ఉష్ణము ఉష్ణోగ్రత పుస్తకం 24వ భాగం. బాష్పీభవన గుప్తోష్ణానికి ఒక చక్కని ప్రయోజనం ఉంది. ఒక మూసిన పాత్రలో అధిక పీడనం వద్ద అమోనియా వాయువుని ఉంచాం అనుకుందాం. పీడనాన్ని బాగా పెంచితే ఒక దశలో వాయువు ద్రవంగా మారుతుంది. అమోనియా ద్రవంగా మారుతూ కొంత ఉష్ణాన్ని విడుదల చేస్తుంది. ఆ ఉష్ణం వలన పరిసరాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ అమోనియా పాత్రని ప్రవహిస్తున్న చన్నీటిలో పెడితే ఆ నీటి ద్వారా ఉష్ణం అక్కడి నుంచి దూరంగా తరలించబడుతుంది. అందువల్ల ద్రవరూపంలో ఉన్న అమోనియా ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇప్పుడు అమోనియా పాత్రని నీటిలో నుంచి పైకి తీసి పీడనాన్ని తగ్గిస్తే ద్రవరూపంలోని అమోనియా మళ్ళీ ఆవిరయ్యే అవకాశం ఏర్పడుతుంది. అలా ఆవిరి కావటానికి అది పరిసరాల నుండి ఉష్ణాన్ని తీసుకుంటుంది. అణువుల గతిశక్తిలో కొంత భాగం వాటి స్థితిశక్తిగా మారుతుంది. దానితో అమోనియా ఉష్ణోగ్రత అమాంతం పడిపోతుంది. పైన మనం చేసినట్టు అమోనియాని మళ్ళీ మళ్ళీ సంపీడిత చేసి ఆవిరి కానిచ్చే యంత్రం ఉంటే అదే ఉష్ణాన్ని పంపు చేసే యంత్రం అవుతుంది. ఆ విధంగా మూసిన పాత్రలో ఉన్న ఉష్ణాన్ని అలాంటి పంపుని ఉపయోగించి బయటికి తీసేయవచ్చు. అలా ఉష్ణాన్ని బయటికి తీసిన పాత్రలోకి మళ్ళీ బయట ఉష్ణం పోకుండా ఆ పాత్ర చుట్టూ ఉష్ణ నిరోధక గోడలు ఏర్పాటు చేయాలి. అలాంటి యంత్రాన్నే మనం రిఫ్రిజిరేటర్ అంటాము. ద్రవం ఆవిరై ఉష్ణాన్ని తొలగిస్తుంది అన్న నియమమే మన శరీరాలని చల్లగా ఉంచుతుంది. మన చర్మంలో ఉండే చెమట గ్రంథుల నుండి వెలువడే చెమట మన శరీరం మీద సన్నని తేమపొరలా ఏర్పడుతుంది. ఆ చెమట ఆవిరై శరీరంలోని వేడిని తొలగిస్తుంది. మన చుట్టూ కనిపించే ద్రవాలలో అత్యధిక బాష్పీభవన గుప్తోష్ణం గల ద్రవం నీరే. కనుక మన చెమటలో ఉండేది ఇంచుమించు శుద్ధమైన పెద్దగా మిశ్రమాలు లేని నీరే అంటే ఆశ్చర్యం లేదు. వాతావరణంలో వేడి ఎక్కువైనప్పుడు ఈ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. ఎక్కువ చెమట పట్టి ఎక్కువ వేడి బయటకు పోతూ ఉంటుంది. అలాగే వాతావరణంలో తేమ బాగా ఎక్కువగా ఉంటే చెమట తొందరగా ఆవిరి కాదు. అప్పుడు ఒంట్లో వేడి ఒంట్లోనే ఉండిపోయి చాలా అసౌకర్యంగా ఉంటుంది. మన శరీరంలోని ఈ చెమట యంత్రాంగం ఓ సహజ రిఫ్రిజిరేటర్ లాంటిది. అది చెడిపోతే నరకమే. అది సక్రమంగా పనిచేస్తుంటే ప్రాణం హాయిగా ఉంటుంది. జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది. ఉష్ణం ఉష్ణోగ్రత అనే ఈ పుస్తకం ఇంతటితో సమాప్తం.